ఓం అథ కృష్ణయజుర్వేదే క్రమపాఠే ప్రథమకాండే పంచమః ప్రశ్నః ప్రారంభః. దేవాసురాః సంయత్తాః, దేవాసురా ఇతి దేవ అసురాః సంయత్తాః ఆసన్, సంయత్తాః ఇతి సంహితాః ఆసన్ తే దేవాః. దేవావిజయం విజయమువయంతః, విజయమితి విజయం ఉపయంతోగ్నౌ, ఉపయంత ఇత్యుపాయంతః అగ్నౌ వామం, వామం వసు వసుసం సన్ని న్యదధత, అదధతేదం ఇదము పునః నో భవిష్యతి, భవిష్యతి యది యది నః నో జేష్యంతి, జేష్యంతీతి ఇది తదగ్నిః, అగ్నిర్ని న్యకామయత, అకామయత తేన, తేనాప అపాక్రామత్, అక్రామత్తత్ తద్దేవాః. దేవా విజిత్య, విజిత్యావరుత్సమానాః, విజిత్యేతి విజిత్య అవరుత్సమానా అను, అవరుత్సమానా ఇత్యవరుత్సమానాః అన్వాయన్, ఆయంతత్ తదస్య, అస్య సహసా, సహసా ఆదిత్సంత, అదిత్సంత సహ సోరోదీత్, అరోదీద్యత్ యదరోదీత్, అరోదీత్తత్ తద్రుద్రస్య, రుద్రస్య రుద్రత్వం, రుద్రత్వం యత్, రుద్రత్వమితి రుద్రాత్వం, యదశ్రు అశ్వశీయత, అశీయత తత్ తద్రజతం, రజతగం హిరణ్యం, హిరణ్యమభవత్, అభవత్తస్మాత్, తస్మాద్రజతం, రజతగం హిరణ్యం, హిరణ్యమదక్షిణ్యం, అదక్షిణ్యమశ్రుజం, అశ్రుజగం హి అశ్రుజమిత్యశ్రుజం, హి యః యో బర్హిషి, బర్హిషి దదాతి, దదాతి పురా, పురాస్య అస్య సంవత్సరాత్, సంవత్సరాద్ గృహే, సంవత్సరాదితి సంవత్సరాత్, గృహే రుదంతి, రుదంతి తస్మాత్, తస్మాద్ బర్హిషి, బర్హిషి నదేయం, దేహపుంసః సోగ్నిః, అగ్నిరబ్రవీత్, అబ్రవీద్భాగీ, భాగ్యసాని అసాన్యథ, అథవః వ ఇదం, ఇదమితి ఇది పునరాధేయం, పునరాధేయం తే, పునరాధేయమితి పునః ఆధేయం తే కేవలం, కేవలమితి ఇత్యబ్రువన్, అబ్రువన్ రుద్ధవత్, రుద్ధవత్ ఖలు, ఖలు సహ స ఇతి ఇత్యబ్రవీత్, అబ్రవీద్యః యో మద్దేవత్యం, మద్దేవత్యమగ్నిం, మద్దేవత్యమితి మత్ దేవత్యం, అగ్నిమాదధాతై, ఆదధాతా ఇతి, ఆదధాతా ఇత్యాదధాతై ఇతి తమ్, తమ్ పూషా, పూషాధత్త, ఆధత్త, అధత్త తేన, తేన పూషా, పూషార్ధోత్, ఆర్ధోత్తస్మాత్, తస్మాత్ పౌష్ణాః, ఔష్ణాః పశవః, పశవ ఉచ్యంతే, ఉచ్యంతే తమ్, తమ్ త్వష్టా, త్వష్టా ఆధత్త, అధత్త తేన, తేన త్వష్టా, త్వష్టార్ధోత్, ఆర్ధోత్తస్మాత్, తస్మాత్ త్వాష్ట్రాః, త్వాష్ట్రాః పశవః, పశవ ఉచ్యంతే, ఉచ్యంతే తమ్, తమ్ మనుః, మనురా ఆధత్త, అధత్త తేన, తేన మనుః, మనురాధ్నోత్, ఆర్ధ్నోత్తస్మాత్, తస్మాన్మానవ్యః, మానవ్యః ప్రజాః, ప్రజా ఉచ్యంతే, ప్రజా ఇది ప్రజాః, ఉచ్యంతే తమ్, తమ్ ధాత, ధాతాధత్త, ఆధత్త, అధత్త తేన, తేన ధాత, ధాతార్ధ్నోత్, ఆర్ధ్నోత్ సంవత్సరః, సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సరః, వై ధాత, ధాత తస్మాత్, తస్మాత్ సంవత్సరం, సంవత్సరం ప్రజాః, సంవత్సరమితి సంవత్సరం, ప్రజాః పశవః, ప్రజా ఇది ప్రజాః, పశవోను అనుప్ర, ప్రజాయంతే, జాయంతే యః, యేవం, ఏవం పునరాధేయస్య, పునరాధేయస్యర్థిం, పునరాధేయస్యేతి పునః ఆధేయస్య, వృద్ధిం వేద, వేదర్ధ్నోతి, రుధ్నోత్యేవ ఏవయః యోస్య అస్యైవం ఏవం బంధుతాం బంధుతాం వేద వేదబంధుమాన్ బంధుమాన్ భవతి బంధుమానితి బంధుమాన్ భవతి భాగధేయం భాగధేయం వై భాగధేయమితి భాగధేయం వా అగ్నిః అగ్నిరాహితః ఆహిత ఇచ్ఛమానః ఆహిత ఇత్యాహితః ఇచ్ఛమానః ప్రజాం ప్రజాం పశూన్ ప్రజామిది ప్రజాం పశూన్ యజమానస్య యజమానస్యోప ఉపదోద్రావ దోద్రావోద్వాస్య ఉద్వాస్య పునః ఉద్వాస్యేత్యుర్వాస్య పునరా ఆదధీత దధీత భాగధేయేన భాగధేయేనైవ భాగధేయేనేతి భాగధేయేన ఏవైనం ఏనగుంసాం సమర్థయతి అర్థయత్యథో అథో శాంతిః అథో ఇత్యథో శాంతిరేవ ఏవాస్య అస్యైషా ఏషా పునర్వస్వో పునర్వస్వోరా పునర్వస్వోరితి పునః వస్వో ఆదధీత దధీతైతత్ ఏతద్వై వై పునరాధేయస్య పునరాధేయస్య నక్షత్రం పునరాధేయస్యేతి పునః ఆధేయస్య నక్షత్రం యత్ యత్పునర్వసూ పునర్వసూ స్వాయాం పునర్వసూ ఇతి పునః వసూ స్వాయామేవ ఏవైనం ఏనం దేవతాయాం దేవతాయామాధాయ ఆధాయ బ్రహ్మవర్చసీ ఆధాయేత్యాధాయ బ్రహ్మవర్చసీ భవతి బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ భవతి దర్భైః దర్భైరా ఆదధాతి అధాత్యయాతయామత్వాయ దర్భైః అయాతయామత్వాయేత్యయాతయామత్వాయ దర్భైరా ఆదధాతి దధాత్యభ్యః అభ్యయేవ అభ్యైత్యతేభ్యః ఏవైనం ఏనమోషధీభ్యః ఓషధీభ్యో వరుధ్య ఓషధీభ్య ఇత్యోషధీభ్యః అవరుధ్యా అవరుధ్యేత్యవరుధ్య ఆధత్తే ధత్తే పంచకపాలః పంచకపాలః పురోడాశః పంచకపాల ఇతి పంచకపాలః పురోడాశో భవతి భవతి పంచ పంచ వై వా ఋతవః ఋతవఋతుభ్యః ఋతుభ్యయేవ ఋతుభ్య ఇత్యతోభ్యః ఏవైనం ఏనమవరుధ్య అవరుధ్యా అవరుధ్యేత్యవరుధ్య ఆధత్తే ధత్త ఇతి ధత్తే పరా వై వా ఏషః ఏష యజ్ఞం యజ్ఞం పశూన్ పశూనుపపతి అపతి యః యోగ్నిం అగ్నిముద్వాసయతే ఉద్వాసయతే పంచకపాలః ఉద్వాసయత ఇత్యుత్ వాసయతే పంచకపాలః పురోడాశః పంచకపాల ఇతి పంచకపాలః పురోడాశో భవతి భవతి పాంతః పాంతో యజ్ఞః యజ్ఞః పాంతాః పాంతాః పశవః పశవో యజ్ఞం యజ్ఞమేవ ఏవ పశూన్ పశూనవ అవరుంధే రుంధే వీరః వీరః వై వీరహేతి వీరాః వా ఏషః ఏష దేవానాం దేవానాం యః యోగ్నిం అగ్నిముద్వాసయతే ఉద్వాసయతేన ఉద్వాసయత ఇత్యుత్ వాసయతే న వై వా ఏతస్య ఏతస్య బ్రాహ్మణాః బ్రాహ్మణా ఋతాయవః ఋతాయవః పురా ఋతాయవ ఇత్యుతాయవః పురాన్నం అన్నమక్షన్ అక్షన్ పంక్త్యః పంక్త్యో యాజ్యానువాక్యాః యాజ్యానువాక్యా భవంతి యాజ్యానువాక్యా ఇతి యాజ్యా అనువాక్యాః భవంతి పాంతః పాంతో యజ్ఞః యజ్ఞః పాంతః పాంతః పురుషః పురుషో దేవాన్ దేవానేవ ఏవ వీరం వీరం నిరవదాయ నిరవదాయాగ్నిం నిరవదాయేతిమిః అవదాయ అగ్నిం పునః పునరా ఆధత్తే ధత్తే శతాక్షరాః శతాక్షరా భవంతి శతాక్షరా ఇతి శత అక్షరాః భవంతి శతాయుః శతాయుః పురుషః శతాయురితి శత ఆయుః పురుషః శతేంద్రియః శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఇతి శత ఇంద్రియః ఆయుష్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతి ప్రతిష్టతి తిష్టతి యత్ యద్వై వా అగ్నిః అగ్నిరాహితః ఆహితో న ఆహిత ఇత్యాహితః నర్ధ్యతే ప్రధ్యతే జ్యాయః జ్యాయో భాగధేయం భాగధేయం నికామయమానః భాగధేయమితి భాగధేయం నికామయమానో యత్ నికామయమాన ఇతి నికామయమానః యదా ఆగ్నేయం ఆగ్నేయకం సర్వం సర్వం భవతి భవతి సా సైవ ఏవాస్య అస్యర్థిః ఋద్ధిః సం వై వా ఏతస్య ఏతస్య గృహే గృహే వాగ్ వాక్ సృజ్యతే సృజ్యతే యః యోగ్నిమ్ అగ్నిముద్వాసయతే ఉద్వాసయతే సః ఉద్వాసయత ఇత్యుత్ వాసయతే సవాచం వాచకుం సగుం సృష్టాం యజమానః సగుం సృష్టామితి సం సృష్టాం యజమాన ఈశ్వరః ఈశ్వరోను అనుపరాభవితో పరాభవితోర్విభక్తయః పరాభవితోరితి పరాభవితో విభక్తయో భవంతి విభక్తయ ఇతి విభక్తయః భవంతి వాచః వాచో విధృత్యై విధృత్యై యజమానస్య విధృత్యా ఇతి విధృత్యై యజమానస్యాపరాభావాయ అపరాభావాయ విభక్తిం అపరాభావాయేత్యపరాభావాయ విభక్తిం కరోతి విభక్తిమితి విభక్తిం కరోతి బ్రహ్మ బ్రహ్మైవ ఏవ తత్ తదకః అకరుపాగుంషు ఉపాగుంషు యజతి ఉపాగుష్విత్యుపా అగుంషు యజతి యథా వామం వామం వసు వసు వివిధానః వివిధానో గూహతి గూహతి తాదృగ్ తాదృగేవ ఏవ తత్ తదగ్నిమ్ అగ్నిమ్ ప్రతి ప్రతి సృష్టకృతం సృష్టకృతం నిః సృష్టకృతమితి సృష్టకృతం నిరాహ ఆహ యథా యథా వామం వామం వసు వసు వివిధానః వివిధానః ప్రకాశం ప్రకాశం జిగమిషతి ప్రకాశమితి ప్రకాశం జిగమిషతి తాదృగ్ తాదృగేవ ఏవ తత్ తద్విభక్తిం విభక్తిముక్త్వా విభక్తిమితి విభక్తిం ఉక్త్వా ప్రయాజేన ప్రయాజేన వషట్ ప్రయాజేనేతి ప్రయాజేన వషట్కరోతి కరోత్యాయతనాత్ ఆయతనాదేవ ఆయతనాదిత్యాయతనాత్ ఏవ న వైతి ఏతి యజమానః యజమానో వై వై పురోడాశః పురోడాశః పశవః పశవ ఏతే ఏతే ఆహుతి ఏతే ఇత్యేతే ఆహుతి యత్ ఆహుతి ఇత్యాహుతి యదభితః అభితః పురోడాశం పురోడాశమేతే ఏతే ఆహుతి ఏతే ఇత్యేతే ఆహుతి జుహోతి ఆహుతి ఇత్యాహుతి జుహోతి యజమానం యజమానమేవ ఏవోభయతః ఉభయతః పశుభిః పశుభిః పరి పశుభిరితి పశుభిః పరిగృహ్ణాతి గృహ్ణాతి కృతయజుః కృతయజుః సంహృత సంభారః కృతయజురితి కృతయజుః సంహృత సంభార ఇతి సంహృత సంభార ఇతి సంహృత సంభారః ఇత్యాహుః ఆహృణ న సంహృత్యాః సంహృత్యాః సంభారాః సంహృత్యా ఇతి సంహృత్యాః సంభారాన సంభారా ఇతి సంభారాః న యజుః యజుః కర్తవ్యం కర్తవ్యమితి ఇత్యథో అథో ఖలు అథో ఇత్యథో ఖలు సంభృత్యాః సంభృత్యా ఏవ సంభృత్యా ఇతి సంభృత్యాః ఏవ సంభారాః సంభారాః కర్తవ్యం సంభారా ఇతి సంభారాః కర్తవ్యం యజుః యజుర్యజ్ఞస్య యజ్ఞస్య సమృద్ధ్యై సమృద్ధ్యై పునర్నిష్కృతః సమృద్ధ్యా ఇతి సమృద్ధ్యై పునర్నిష్కృతో రథః పునర్నిష్కృత ఇతి పునః నిష్కృతః రథో దక్షిణా దక్షిణా పునరుత్స్యూతం పునరుత్స్యూతం వాసః పునరుత్స్యూతమితి పునః ఉత్స్యూతం వాసః పునరుత్సృష్టః పునరుత్సృష్టో నద్వాన్ పునరుత్సృష్ట ఇతి పునః ఉత్సృష్టః అనద్వాన్ పునరాధేయస్య పునరాధేయస్య సమృద్ధ్యై పునరాధేయస్యేతి పునః ఆధేయస్య సమృద్ధ్యై సప్త సమృద్ధ్యాది సమృద్ధ్యై సప్తతే తే అగ్నే అగ్నే సమిధ సమిధ సప్త సమిధ ఇది సమిధ సప్త జిహ్వా జిహ్వా ఇతి ఇత్యగ్నిహోత్రం అగ్నిహోత్రం జుహోతి అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం జుహోతి యత్ర యత్ర యత్ర యత్రైవ యత్ర యత్రేతి యత్ర యత్ర ఏవాస్య అస్య న్యక్తం న్యక్తం తత న్యక్తమితి నీ అక్తం తదేవ ఏవైనం ఏనమవ అవరుంధే రుంధే వీర వీర వై వీరహేతి వీర వా ఏష దేవానాయోగ్ని అగ్నిముద్వాసయతే ఉద్వాసయతే తస్య ఉద్వాసయత ఇత్యుత వాసయతే తస్య వరుణ వరుణ ఏవన్నయాత్ ఋణయాదాగ్నివారుణం ఋణయాదిత్యృణయాత్ ఆగ్నివారుణమేకాదశకపాలం ఆగ్నివారుణమిత్యాగ్నివారుణం ఏకాదశకపాలమను ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం అనుమిః నిర్వపేత్ అపేద్యం ఎంచ చైవ ఏవ హంతి హంతి యః యశ్చ చాస్య అస్య ఋణయాత్ ఋణయాత్తౌ ఋణయాదిత్యృణయాత్ తౌ భాగధేయేన భాగధేయేన ప్రీణాతి భాగధేయేనేతి భాగధేయేన ప్రీణాతి నార్తిం ఆర్తిమా ఆర్చతి పృచ్చతి యజమానః యజమాన ఇతి యజమానః భూమిర్భూమ్నా భూమ్నా ద్యౌః ద్యౌర్వరిణా వరిణాంతరిక్షం అంతరిక్షం మహిత్వా మహిత్వేతి మహిత్వా ఉపస్థేతే ఉపస్థైత్యుపాస్థే తే దేవి దేవ్యదితే అదితేగ్నిమ్ అగ్నిమన్నాదం అన్నాదమన్నాద్యాయ అన్నాదమిత్యన్న అదం అన్నాద్యాయ అన్నాద్యాయేత్యన్న అద్యాయ ఆదధే దధ ఇతి దధే ఆయమ్ అయం గౌః గౌః పృష్ణిః పృష్ణిరక్రమీద్ అక్రమీదసనత్ అసనన్ మాతరం మాతరం పునః పునరితి పునః ఇతరం చ ప్రయన్ ప్రయన్ సువః ప్రయన్నిది ప్రయన్ సువరితి సువః త్రిగుంషద్ధామ ధామవి విరాజతి రాజతి వాగ్ వాక్పతంగాయ పతంగాయ శిశ్రియే శిశ్రియ ఇతి శిశ్రియే ప్రత్యస్య అస్య వః వః ద్యుభిః ద్యుభిరిది ద్యుభిః అస్య ప్రాణాత్ ప్రాణాదపానతి ప్రాణాదిది ప్రానాత్ అపానత్యంతః అపానతీత్యపానతి అంతశ్చరతి చరతి రోచన రోచనేతి రోచన వ్యక్ష్యత్ అక్ష్యన్ మహిషః మహిషః సువః సువరితి సువః యత్వా త్వా క్రుద్ధః క్రుద్ధః పరోవప పరోవప మన్యునా పరోవపేతి పరా ఉవప మన్యునాయత్ యదవర్త్యా అవర్తేత్యవర్త్యా సుకల్పమగ్నే సుకల్పమితి సుకల్పం అగ్నే తత్ తత్తవ తవ పునః పునస్వా త్వోత్ ఉద్దీపయామసి దీపయామసీతి దీపయామసి ఎత్తే తే మన్యుపరోక్తస్య మన్యుపరోక్తస్య పృథివీం మన్యుపరోక్తస్యేతి మన్యోపరోక్తస్య పృథివీమను అను దధ్వసే దధ్వస ఇతి దధ్వసే ఆదిత్యా విశ్వే విశ్వే తత్ తద్దేవాః దేవా వసవః వసవశ్చ చ సమాభరన్ సమాభరన్నితి సమ్ ఆభరన్ మనోజ్యోతిః జ్యోతిర్జుషతాం జుషతామాజ్యం ఆజ్యం విచ్ఛిన్నం విచ్ఛిన్నం యజ్ఞం విచ్ఛిన్నమితి విచ్ఛిన్నం యజ్ఞగుంసం సమిమం ఇమం దధాతు దధాత్తి దధాతు బృహస్పతిస్తనుతాం తనుతామిమం ఇమం నః నో విశ్వే విశ్వే దేవాః దేవా ఇహ ఇహ మాదయంతాం మాదయంతామితి మాదయంతాం సప్తతే తే అగ్నే అగ్నే సమిధః సమిధః సప్త సమిధ ఇతి సమిధః సప్త జిహ్వాః జిహ్వాస్సప్త సప్త ఋషయః ఋషయః సప్త సప్తధామ ధామ ప్రియాణి ప్రియాణీతి ప్రియాణి సప్తహోత్రాః హోత్రాః సప్తధా సప్తధాత్వా సప్తధేతి సప్తధా త్వాయజంతి యజంతి సప్త సప్తయోనీః యోనీరా ఆపృణస్వ ప్రణస్వా ఘృతేన ఘృతేనేతి ఘృతేన పునరూర్జా ఊర్జాని నివర్తస్వ వర్తస్వ పునః పునరగ్నే అగ్న ఇషా ఇషాయుషా ఆయుషేత్యాయుషా పునర్నః నః పాహి పాహి విశ్వతః విశ్వత ఇతి విశ్వతః సహ రయ్యా రయ్యాని నివర్తస్వ వర్తస్వాగ్నే అగ్నే పిన్వస్వ పిన్వస్వ ధారయా ధారయేతి ధారయా విశ్వప్స్నియా విశ్వతః విశ్వప్స్నియేతి విశ్వాప్స్నియా విశ్వతస్పరి పరీతి పరి లేఖ సలేఖ సలేఖస్సులేఖ సలేఖ ఇది సలేఖ సులేఖస్తే సులేఖ ఇది సులేఖ తేన నాదిత్యా ఆదిత్యా ఆజ్యం ఆజ్యం జుషాణా జుషాణా వియంతు వియంతు కేత కేత సకేత సకేతసుకేత సకేత ఇది సకేత సుకేతస్తే సుకేత ఇది సుకేత తేన నాదిత్యా ఆదిత్యా ఆజ్యం ఆజ్యం జుషాణా జుషాణా వియంతు వియంతు వివస్వాన్ వివస్వాగుం అదితి అదితిర్దేవజ్యోతి దేవజ్యోతిస్తే దేవజ్యోతిరితి దేవజ్యోతి తేన నాదిత్యా ఆదిత్యా ఆజ్యం ఆజ్యం జుషాణా జుషాణా వియంతో వియంతితి వియంతో భూమిర్భూమ్నా భూమ్నాద్యో యౌర్వరిణా వరిణేతి ఇత్యాహ ఆహాశిషా ఆశిషైవ ఆశిషేత్యాశిషా ఏవైనం ఏనమా ఆధత్తే ధత్తే సర్పాః సర్పా వై వై జీర్యంతః జీర్యంతో మన్యంత అమన్యంత సః స ఏతం ఏతంకసర్ణీరః అసర్ణీరః కాద్రవేయః కాద్రవేయో మంత్రం మంత్రమపశ్యత్ అపశ్యత్తతః తతో వై వై తే జీర్ణాః జీర్ణాస్తనోః తనూరప అపాఘ్నత అఘ్నత సర్పరాజ్ఞయా సర్పరాజ్ఞయా ఋద్భిః సర్పరాజ్ఞయా ఇది సర్పరాజ్ఞయా ఋద్భిర్గార్హవత్యం ఋద్భిరిత్యర్కభిః గార్హవత్యమా గార్హవత్యమిది గార్హవత్యం ఆదధాతి దధాతి పునర్నవం పునర్నవమేవ పునర్నవమితి పునః నవం ఏవైనం ఏనమజరం అజరం కృత్వా కృత్వా ధత్తే ఆధత్తే ధత్తేథో అథో భూతం అథో ఇత్యథో భూతమేవ ఏవ పృథివీం పృథివీమన్నాద్యం అన్నాద్యన్న అన్నాద్యమిత్యన్న అద్యం నోప ఉపానమత్ అనమత్సా సైతం ఏతం మంత్రం మంత్రమపశ్యత్ అపశ్యత్తతః తతో వై వైతాం తామన్నాద్యం అన్నాద్యముప అన్నాద్యమిత్యన్న అద్యం ఉపానవత్ అనవద్యత్ యత్సర్పరాజ్ఞయా సర్పరాజ్ఞయా ఋద్భిః సర్పరాజ్ఞయా ఇతి సర్పరాజ్ఞయాః ఋద్భిర్గార్హవత్యం ఋద్భిరిత్యగర్భిః గార్హవత్యమాదధాతి గార్హవత్యమితి గార్హవత్యం ఆదధాత్యన్నాద్యస్య ఆదధాతీత్యాదధాతి అన్నాద్యస్యావరుద్ధి అన్నాద్యస్యేత్యన్న అద్యస్య అవరుద్ధ్యా అథో అవరుద్ధ్యా ఇత్యవరుద్ధి అథో అస్యాం అథో ఇత్యథో అస్యామేవ ఏవైనం ఏనం ప్రతిష్ఠితం ప్రతిష్ఠితమా ప్రతిష్ఠితమిది ప్రతిష్ఠితం ఆధత్తే ధత్తే యత్ యత్వా త్వా క్రుద్ధః క్రుద్ధః పరోవప పరోవపేతి పరోవపేతి పరా ఉవప ఇత్యాహ ఆహాప అపంధతే ధర ఏవాస్మై అస్మై తత్ తత్పునః పునస్త్వా తోత్ ఉద్దీపయామసి దీపయామసీతి ఇత్యాహ ఆహసం సమింధే ఇంధ ఏవైనం ఏనయత్ యత్తే మన్యుపరోక్తస్య మన్యుపరోక్తస్యేతి మన్యుపరోక్తస్యేతి మన్యోపరోక్తస్య ఇత్యాహ ఆహ దేవతాభిః దేవతాభిరేవ ఏవైనం ఏనగుంసం సంభరతి భరతి వివై వా ఏతస్య ఏతస్య యజ్ఞః యజ్ఞశ్చిద్యతే శిద్యతే యః యోగ్నిం అగ్నిముద్వాసయతే ఉద్వాసయతే బృహస్పతివత్యా ఉద్వాసయత ఇత్యుద్వాసయతే బృహస్పతివత్యర్చ బృహస్పతివత్యేతి బృహస్పతివత్యా ఋచోప ఉపతిష్టతే తిష్టతే బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానాం దేవానాం బృహస్పతిః బృహస్పతిర్బ్రహ్మణా బ్రహ్మణైవ ఏవ యజ్ఞం యజ్ఞగుంసం సందధాతి దధాతి విచ్ఛిన్నం విచ్ఛిన్నం యజ్ఞం విచ్ఛిన్నమితి వేచ్ఛిన్నం యజ్ఞగుంసం సమిమం ఇమం దధాతు దధాత్యుతి ఇత్యాహ ఆహ సందత్యై సందత్యై విశ్వే సందత్యా ఇతి సందత్యై విశ్వే దేవాః దేవా ఇహ ఇహమాదయంతాం మాదయంతామితి ఇత్యాహ ఆహ సందత్య సంతత్యైవ సంతత్యేతి సంతత్య ఏవ యజ్ఞం యజ్ఞం దేవేభ్యః దేవేభ్యోను అనుదిశతి దిశతి సప్త సప్తతే తే అగ్నే అగ్నే సమిధః సమిధః సప్త సమిధ ఇతి సంనిధః సప్త జిహ్వాః జిహ్వా ఇతి ఇత్యాహ ఆహ సప్త సప్త సప్త సప్త వై సప్త సప్తేతి సప్త సప్త వై సప్తధా సప్తధా అగ్నేః సప్తధేతి సప్తధా అగ్నేః ప్రియాః ప్రియాస్తనువః తనువస్తాః తా ఏవ ఏవావ అవరుంధే రుంధే పునః పునరూర్జా ఊర్జా సహ సహ రయ్యా రయ్యేతి ఇత్యభితః అభితః పురోడాశం పురోడాశమాహుతి ఆహుతి జుహోతి ఆహుతి ఇత్యాహుతి జుహోతి యజమానం యజమానమేవ ఏవోర్జా ఊర్జా చ రయ్యా రయ్యా చ చోభయతః ఉభయతః పరి పరిగృహ్ణాతి గృహ్ణాత్యాదిత్యాః ఆదిత్యా వై వా అస్మాత్ అస్మాల్లోకాత్ లోకాదమం అమం లోకం లోకమాయన్ ఆయంతే తే ముష్మిన్ అముష్మిన్ లోకే లోకే వి వ్యదృశ్యన్ అదృశ్యంతే త ఇమం ఇమల్లోకం లోకం పునః పునరభ్యవేత్య అభ్యవేత్యాగ్నిం అభ్యవేత్యేత్యభి అవేత్య అగ్నిమాధాయ ఆధాయైతాన్ ఆధాయేత్యాధాయ ఏతాన్ హోమాన్ హోమానజుహవుః అజుహవుస్తే తార్ధ్వమన్ ఆర్ధ్వమంతే తే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయనయః యః పరాచీనం పరాచీనం పునరాధేయాత్ పునరాధేయాదగ్నిం పునరాధేయాదితి పునః ఆధేయాత్ అగ్నిమాదధీత ఆదధీత సహ ఆదధీతేత్యాదధీత స ఏతాన్ ఏతాన్ హోమాన్ హోమాంజుహుయాత్ జుహుయాద్యాం యామేవ ఏవాదిత్యాః ఆదిత్యారుద్ధిం ఋద్ధిమార్ధ్వమన్ ఆర్ధ్వమంతాం తామేవ ఏవర్ధ్నోతి వృద్ధోతీత్యుర్ధ్నోతి ఉపప్రయంతో అధ్వరం ఉపప్రయంత ఇత్యుపప్రయంతః అధ్వరం మంత్రం మంత్రం వోచేమ వోచేమాగ్నయే అగ్నయ ఇత్యగ్నయే ఆరే అస్మే అస్మే చ అస్మే ఇత్యస్మే చ శృణ్వతే శృణ్వత ఇతి శృణ్వతే అస్య ప్రత్నాం ప్రత్నామను అనుద్యుతం ద్యుతకుం శుక్రం శుక్రం దుదుహ్రే దుదుహ్రే అహ్రయః అహ్రయ ఇత్యహ్రయః వయః సహస్రసాం సహస్రసాం ఋషిం సహస్రసామితి సహస్రసాం ఋషిమిత్రిషిం అగ్నిర్మూర్ధా మూర్ధా దివః దివః ఖగుద్ ఖగుద్పతిః పతిః పృథివ్యాః పృథివ్యా అయమిత్యయం అపాగుం రేతాగుంసి ఏదాగుంసి జిన్వతి జిన్వతీతి జిన్వతి అయమిహ ఇహ ప్రథమ ప్రథమోధాయి ధాయి ధాతృభిః ధాతృభిర్హోతా ధాతృభిరితి ధాతృభిః హోతా యుజిష్ఠః యుజిష్ఠో అధ్వరేషు అధ్వరేష్వీభ్యః ఈడ్య ఇతీభ్యః యమప్నవానః అప్నవానో భృగవః భృగవో విరురుచుః విరురుచుర్వనేషు విరురుచురితి వీరురుచుః వనేషు చిత్రం చిత్రం విభువం విభువం విశే విశే విభువమితి విభువం విశే విష ఇతి విశే విశే ఉభావామింద్రాగ్నీ ఇంద్రాగ్నీ ఆహువధ్యై ఇంద్రాగ్నీ ఇంద్రాగ్నీ ఆహువధ్యా ఉభా ఉభా రాధస రాధస సహ సహమాదయధ్యై మాదయధ్యా ఇది మాదయధ్యై ఉభా దాతారో దాతారా విషా విషాగుంబయీణా యీణాముభా ఉభా వాజస్ వాజస్ సాతయే సాతయే హువే హువే వామితి వాం అయంతే ఏ యోని యోనిర్ఋత్వియ ఋత్వియోయత యతో జాత జాతో అరోచథా అరోచథా ఇత్యరోచథా తంజానన్ జానన్నగ్నే అగ్నా ఆరోహ రోహాథ అథానః నోవర్ధయ వర్ధయా రయిం రయిమితి రయిం అగ్న ఆయోగుంషి ఆయోగుంషి పవసే పవసా ఆసువ సువోర్జం ఓర్జమిషం ఇషం చ శమః నైదినః ఆరే బాధస్వ బాధస్వ దుచ్చునా దుచ్చునామితి దుచ్చునా అగ్నే పవస్వ పవస్వ స్వపాః స్వపా అస్మే స్వపా ఇది సో అపాః అస్మే వర్చః అస్మే ఇత్యస్మే వర్చస్ సువీర్యం సువీర్యమితి సో వీర్యం అధః కోశం కోశగం హృయిం హృయిం మయి మయీతి మయి అగ్నే పావక పావక రోచిషా రోచిషా మంద్రయా మంద్రయా దేవ దేవజిహ్వయా జిహ్వయేతి జిహ్వయా ఆ దేవాన్ దేవాలవక్షి వక్షియక్షి యక్షి చేతి సనః నః పావక పావక దీదివ దీదివోగ్నే అగ్నే దేవాన్ దేవాగుం ఇహ ఇహా ఆవహ వహేదివ ఉపయజ్ఞం యజ్ఞగుం హవిః హవిశ్చ శమః నైదినః అగ్నిశుచివ్రతతమ శుచివ్రతతమ శుచిః శుచివ్రతతమ ఇది శుచివ్రతతమ శుచిర్విప్రః విప్రశుచిః శుచిః కవిః కవిరితి కవిః శుచీరోచతే రోచత ఆహుతః ఆహుత ఇత్యాహుతః ఉదగ్నే అగ్నే శుచయః శుచయస్తవ తవ శుక్రాః శుక్రా భ్రాజంతః భ్రాజంత ఈరతే ఈరత ఇతీరతే తవ జ్యోతిగుంషి జ్యోతిగశ్యర్చయః అర్చయ ఇత్యర్చయః ఆయుర్దా అగ్నే ఆయుర్దా ఇత్యాయుహోదాః అగ్నేసి అస్యాయుః ఆయుర్మే మే దేహి దేహి వర్చోదాః వర్చోదా అగ్నే వర్చోదా ఇతి వర్చః దాః అగ్నేసి అసివర్చః వర్చో మే మే దేహి దేహి తనూపాః తనూపా అగ్నే తనూపా ఇతి తనూపాః అగ్నేసి అసి తనువం తనువం మే మే పాహి పాహ్యగ్నే అగ్నేయత్ యన్మే మే తనువాః తనువా ఊనం ఊనం తత్ తన్మే మా ఆవృణ వృణచిత్రావసో చిత్రావసో స్వస్తి చిత్రావసో ఇతి చిత్రావసో స్వస్తితే తే పారం పారమశీయ అశీయేంధానా ఇంధానాస్త్వా త్వా శతం శతకం హిమానాః హిమాద్యుమంతః ద్యుమంతః సం ద్యుమంత ఇతి ద్యుమంతః సమి ధీమహి ధీమహి వయస్వంతః వయస్వంతో వయస్కృతం వయస్కృతం యశస్వంతః వయస్కృతమితి వయః కృతం యశస్వంతో యశస్కృతం యశస్కృతకం సువీరాసః యశస్కృతమితి యశః కృతం సువీరాసో అదాభ్యం సువీరాస ఇది సో వీరాసః అదాభ్యమిత్యదాభ్యం అగ్నే సపద్మజంభనం స సపద్మదంభనం వరిషిష్ఠే సపద్మదంభనమితి సపద్మాదంభనం వరిషిష్ఠే అధి అధినాకే నాకైకి నాకే సంత్వం త్వమగ్నే అగ్నే సూర్యస్య సూర్యస్య వర్చసా వర్చసాగథాః అగథాః సమ్ సమృషీణాం ఋషీణాగస్తుతేన స్తుతేన సమ్ సమ్ ప్రియేణ ప్రియేణ ధామ్నా ధామ్నేతి ధామ్నా త్వమగ్నే అగ్నే సూర్యవర్చాః సూర్యవర్చాసి సూర్యవర్చా ఇతి సూర్యవర్చాః అసి సమ్ సమ్మాం మా వాయుషా ఆయుషా వర్చసా వర్చసా ప్రజయా ప్రజయా సృజ ప్రజయేతి ప్రాజయా సృజేతి సృజ సంపశ్యామి పశ్యామి ప్రజా ప్రజా అహం ప్రజా ఇది ప్రజా అహమిడ ప్రజస ఇడ ప్రజసో మానవీ ఇడ ప్రజస ఇతిడ ప్రజస మానవీరితి మానవీ సర్వాభవంతో భవంతు నః నో గృహే గృహ ఇది గృహే అంభస్థ స్థాంభ అంభోవః వో భక్షీయ భక్షీయ మహః మహస్థ స్థమః మహోవః వో భక్షీయ భక్షీయ సహః సహస్థ స్థసః సహోవః వో భక్షీయ భక్షీయోర్జః ఊర్జస్థ స్థోర్జం ఊర్జం వః వో భక్షీయ భక్షీయ రేవతీః రేవతీరమధ్వం మమధ్వమస్మిన్ అస్మిన్ లోకే లోకేస్మిన్ అస్మిన్ గోష్ఠే గోష్ఠేస్మిన్ గోష్ఠ ఇది గోస్థే అస్మిన్ క్షయే క్షయేస్మిన్ అస్మిన్ యోనో యోనాయః ఇహైవ ఏవస్త స్థేతః ఇతో మా మాప అపగాత గాత బహ్వీః బహ్వీర్మే మే భూయాస్త భూయాస్త సగుంహితా సగుంహితాసి సగుంహితేతి సంహితా అసి విశ్వరూపీః విశ్వరూపీరా విశ్వరూపీరిది విశ్వరూపీః ఆమా మోర్జా ఊర్జా విష విషా ఆగౌపత్యేన గౌపత్యేన ఆ రాజః రాజస్పోషేణ కోషేణ సహస్రపోషం సహస్రపోషం వః సహస్రపోషమితి సహస్రపోషం వఃపుష్యాసం పుష్యాసం మయి మయి వః గోరాయః రాజశ్రయంతాం శ్రయంతామితి శ్రయంతాం ఉవత్వా త్వాగ్నే అగ్నే దివే దివే దివే దివే దోషావస్థః దివే దివ ఇతి దివే దివే దోషావస్థర్ధియా దోషావస్థరితి దోషావస్థః ధియా వయమ్ వయమితి వయమ్ నమో భరంతః భరంత ఆ ఏమసి ఇమసీతీమసి రాజంతమధ్వరాణాం అధ్వరాణాం గోపాం గోపామృతస్య గోపామితి గోపాం ఋతస్య దీదివిం దీదివిమితి దీదివిం వర్ధమానగ్స్వే స్వేదమే దమ ఇతి దమే సనః నః పితా పితేవ ఇవ సూనవే సూనవేగ్నే అగ్నే సూపాయనః సూపాయనో భవ సూపాయన ఇది సూపాయనః భవేది భవ సచస్వానః స్వస్తయే స్వస్తయ ఇది స్వస్తయే అగ్నే త్వం త్వన్నః నో అంతమః అంతమ ఇత్యంతమః కుతత్రాతా త్రాతా శివః శివో భవ భవరుచ్యః వరుచ్య ఇది వరుచ్యః తన్త్వా త్వా శోచిష్ఠ శోచిష్ఠ దీదివః దీదివ ఇది దీదివః సుమ్నాయ నూనం నూనమీమహే ఈమహే సఖిభ్యః సఖిభ్య ఇది సఖీభ్యః వసురగ్నిః అగ్నిర్వసుశ్రవాః వసుశ్రవా ఇది వసుశ్రవాః అచ్చానక్షి నక్షి ద్యుమత్తమః ద్యుమత్తమో రయిం ద్యుమత్తమ ఇది ద్యుమతమః రయిందాః దా ఇది దాః ఊర్జావః పశ్యామి పశ్యామ్యూర్జా ఊర్జా మా పశ్యత పశ్యత రాజః రాజస్పోషేణ పోషేణ వః పశ్యామి పశ్యామి రాజః రాజస్పోషేణ పోషేణ మా పశ్యత పశ్యతేడాః ఇడాస్థ సమధుకృతః మధుకృత స్యోనాః మధుకృత ఇది మధుకృతః స్యోనా మావిశత విశతేరాః ఇరా మదః మద ఇతి మదః సహస్రపోషం వః సహస్రపోషమితి సహస్రపోషం అఃపుష్యాసం పుష్యాసం మయి మయివ భోరాయ ప్రాయశ్రయంతామితి శ్రయంతాం తత్సవితు సవితుర్వరేణ్యం వరేణ్యం భర్గ భర్గో దేవస్య దేవస్య ధీమహి ధీమహీతి ధీమహి ధియోయ యోనః ప్రచోదయాద్ ప్రచోదయాదితి ప్రచోదయాద్ సోమానగ్స్వరణం స్వరణం కృణుహి కృణుహి బ్రహ్మణః బ్రహ్మణస్పతే అత ఇతి పతే కక్షీవంతం యః కక్షీవంతమితి కక్షీవంతం య ఔషిజం ఔషిజమిత్యౌషిజం కదాచన క్షణస్తరీః స్తరీరసి అసిన నేంద్ర ఇంద్రసష్టసి సష్టసి దాశుషే దాశుష ఇతి దాశుషే ఉపోపేత్ ఉపోపేత్యుప వ ఇన్ను ను మఘవన్ మఘవన్ భూయః మఘవన్నితి మఘవన్ భూయ ఇత్ ఇన్ను నృతే రేదానం దానం దేవస్య దేవస్య పృచ్యతే పృచ్యత ఇతి పృచ్యతే పరిత్వా త్వాగ్నే అగ్నే పురం పురం వయం వయం విప్రం విప్రగుం సహస్య సహస్య ధీమహి ధీమహీతి ధీమహి ధృషద్వర్ణం దివే దివే ధృషద్వర్ణమితి ధృషత్ వర్ణం దివే దివే భేత్తారం దివే దివ ఇతి దివే దివే భేత్తారం భంగురావత భంగురావత ఇతి భంగురావత అగ్నే గ్రహపతే గృహపతే సుగ్రహపతి గృహపత ఇది గృహపతే సుగ్రహపతిరహం సుగ్రహపతిరితి సుగ్రహపతి అహం త్వయా గృహపతినా గృహపతినా భూయాసం గృహపతినేతి గృహపతినా భూయాసకం సుగ్రహపతి సుగ్రహపతిర్మయా సుగ్రహపతిరితి సుగ్రహపతి మయా త్వం త్వం గృహపతినా గృహపతినా భూయా గృహపతినేతి గృహపతినా భూయాశతం శతకం హిమాః హిమాస్తాం తామాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసే తంతవే తంతవే జ్యోతిష్మతీం జ్యోతిష్మతీం తాం తామాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసే ముష్మై అముష్మై జ్యోతిష్మతీం జ్యోతిష్మతీమితి జ్యోతిష్మతీం అయజ్ఞో వై వా ఏషః ఏషయః యో సామా అసామోపప్రయంతః ఉపప్రయంతో అధ్వరం ఉపప్రయంత ఇత్యుపప్రయంతః అధ్వరమితి ఇత్యాహ ఆహ స్తోమం స్తోమమేవ ఏవాస్మై అస్మై యునక్తి యునత్యుప ఉపేతి ఇత్యాహ ఆహ ప్రజా ప్రజా వై ప్రజేతి ప్రజా వై పశవః పశవ ఉప ఉపేమం ఇమం లోకం లోకం ప్రజాం ప్రజామేవ ప్రజామిది ప్రజాం ఏవ పశూన్ పశూనిమం ఇమం లోకం లోకముప ఉపైతి ఏత్యస్య అస్య ప్రత్నాం ప్రత్నామను అనుద్యుతం ద్యుతమిది ఇత్యాహ ఆహ సువర్గః సువర్గో వై సువర్గ ఇది సువః వై లోకః లోకః ప్రత్నః ప్రత్నస్సువర్గం సువర్గమేవ స్వర్గమితి సువహాగం ఏవ లోకం లోకగం సమారోహతి సమారోహత్యగ్ని సమారోహతీతి సం ఆరోహతి అగ్నిర్మూర్ధ మూర్ధా దివ దివ కగుత్ కగుదితి ఇత్యాహ ఆహ మూర్ధానం మూర్ధానమేవ ఏవైనం ఏనగం సమానానాం సమానానాం కరోతి కరోత్యథో అథో దేవలోకాత్ అథో ఇత్యథో దేవలోకాదేవ దేవలోకాదితి దేవలోకాత్ ఏవ మనుష్యలోకే మనుష్యలోకే ప్రతి మనుష్యలోక ఇతి మనుష్యలోకే ప్రతిష్ఠతి తిష్ఠత్యయం అయమిహ ఇహ ప్రథమః ప్రథమో ధాయి ధాయి ధాతృభిః ధాతృభిరితి ధాతృభిరితి ధాతృభిః ఇత్యాహ ఆహ ముఖ్యం ముఖ్యమేవ ఏవైనం ఏనం కరోతి కరోత్యుభా ఉభావా వామింద్రాగ్ని ఇంద్రాగ్ని ఆహువధ్యై ఇంద్రాగ్ని ఇతి ఇంద్రాగ్ని ఆహువధ్యా ఇది ఇత్యాహ ఆహౌజః ఓజోబలం బలమేవ ఏవావ అవరుంధే రుంధేయం అయం తే యోని యోనిర్ఋత్వియ ఋత్వియ ఇతి ఇత్యాహ ఆహ పశవ పశవో వై వై రయి రయిః పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే షడ్భిః షడ్భిరుప షడ్భిరితి షడ్భిః ఉపతిష్టతే తిష్టతే షట్ షడ్వై వా ఋతవః ఋతవ ఋతుషు ఋతుష్వేవ ఏవ ప్రతి ప్రతిష్టతి తిష్టతి షడ్భిః షడ్భిరుత్తరాభిః షడ్భిరితి షడ్భిః ఉత్తరాభిరుప ఉత్తరాభిరిత్యుత్తరాభిః ఉపతిష్టతే తిష్టతే ద్వాదశ ద్వాదశసం సంపద్యంతే పద్యంతే ద్వాదశ ద్వాదశమాసాః మాసాః సంవత్సరః సంవత్సరః సంవత్సరే సంవత్సర ఇది సంవత్సరః సంవత్సర ఏవ సంవత్సర ఇది సంవత్సరే ఏవ ప్రతి ప్రతిష్టతి తిష్టతి యథా యథా వై వై పురుషః పురుషోశ్వః అశ్వో గౌః గౌర్జీర్యతి జీర్యత్యేవం ఏవమగ్నిః అగ్నిరాహితః ఆహితో జీర్యతి ఆహిత ఇత్యాహితః జీర్యతి సంవత్సరస్య సంవత్సరస్య పరస్తాత్ సంవత్సరస్యేతి సంవత్సరస్య పరస్తాదాగ్నిపావమానేభిః ఆగ్నిపావమానేభిరుప ఆగ్నిపావమానేభిరిత్యాగ్నిపావమానేభిః ఉపతిష్టతే తిష్టతే పునర్నవం పునర్నవమేవ పునర్నవమితి పునః నవం ఏవైనం ఏనమజరం అజరం కరోతి కరోత్యథో అథో పునాతి అథో ఇత్యథో పునాత్యేవ ఏవోప ఉపతిష్టతే తిష్టతే యోగః యోగ ఏవ ఏవాస్య అస్యైషః ఏష ఉప ఉపతిష్టతే తిష్టతే నమః నమ ఏవ ఏవాస్య అస్యైషః ఏష ఉప ఉపతిష్టతే తిష్టతే యాజ్ఞా యాజ్ఞైవ ఏవాస్య అస్యైషా ఏషోప ఉపతిష్టతే తిష్టతే యథా యథా పాపీయాన్ పాపీయాన్ శ్రేయసే శ్రేయస ఆహృత్య ఆహృత్య నమస్యతి ఆహృత్యేత్యాహృత్య నమస్యతి తాదృగ్ తాదృగేవ ఏవ తత్ తదాయుర్దాః ఆయుర్దాగ్నే ఆయుర్దా ఇత్యాయుహోదాః అగ్నేసి అస్యాయుః ఆయుర్మే మే దేహి దేహీతి ఇత్యాహ ఆహాయుర్దాః ఆయుర్దాహి ఆయుర్దా ఇత్యాయుహోదాః హ్యేషః ఏష వర్చోదాః వర్చోదా అగ్నే వర్చోదా ఇది వర్చః దాః అగ్నేసి అసి వర్చః వర్చో మే మే దేహి దేహీతి ఇత్యాహ ఆహ వర్చోదాః వర్చోదాహి వర్చోదా ఇది వర్చః దాః హ్యేషః ఏష తనూపాః తనూపా అగ్నే తనూపా ఇది తనూపాః అగ్నేసి అసి తనువం తనువం మే మే పాహి పాహీతి ఇత్యాహ ఆహ తనూపాః తనూపాహి తనూపా ఇది తనూపాః హ్యేషః ఏషోగ్నే అగ్నేయత్ తన్మే మే తనువాహ తనువా ఊనం ఊనం తత్ తన్మే మా ఆపృణ ప్రణేతి ఇత్యాహ ఆహయత్ తన్మే మే ప్రజాయై ప్రజాయై పశూనాం ప్రజాయా ఇది ప్రజాయై పశూనామూనం ఊనం తత్ తన్మే మా ఆపూరయ పూరయేతి ఇది వావ వావైతత్ ఏతదాహ ఆహ చిత్రావసో చిత్రావసో స్వస్తి చిత్రావసో ఇది చిత్రావసో స్వస్తితే తే పారం పారమశీయ అశీయేతి ఇత్యాహ ఆహ రాత్రిః రాత్రిర్వై వై చిత్రావసుః చిత్రావసురవ్యుష్ట్యై చిత్రావసురితి చిత్రావసుః అవ్యుష్ట్యై వై అవ్యుష్ట్యా ఇత్యవి ఉష్ట్యై వా ఏదస్యై ఏదస్యై పురా పురా బ్రాహ్మణాః బ్రాహ్మణాభైషుః అభైషుర్వ్యుష్టిం వ్యుష్టిమేవ వ్యుష్టిమితి వి ఉష్టిం ఏవావ అవరుంధే రుంధ ఇంధానాః ఇంధానాస్త్వా త్వా శతం శతం హిమాః హిమా ఇది ఇత్యాహ ఆహ శతాయుః శతాయుః పురుషః శతాయురితి శతాయుః పురుషః శతేంద్రియః శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఇది శత ఇంద్రియ ఆయుష్యేవ ఏవేంద్రియ ఇంద్రియే ప్రతి ప్రతిష్టతి తిష్టతి ఏషా ఏషా వై వై సూర్మీ సూర్మీ కర్ణకావతి కర్ణకావత్యేతయా కర్ణకావతీతి కర్ణకావతీ ఏతయా అస్మా స్మై వై దేవా దేవాసురాణాం అసురాణాం శతతర్హాన్ శతతర్హాగస్త్రగుంహంతి శతతర్హానితి శతతర్హాన్ త్రిగుంహంతి యత్ యదేతయా ఏతయా సమిధం సమిధమాదధాతి సమిధమితి సంవిధం ఆదధాతి వజ్రం ఆదధాతీత్యాదధాతి వజ్రమేవ ఏవైతత్ ఏతచ్చతఘ్నీం శతఘ్నీం యజమానః శతఘ్నీమితి శతఘ్నీం యజమానో భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరతి హరతి స్తృత్యై స్తృత్యా అసంవట్కారం అసంవట్కారపుంసం అసంవట్కారమిత్యసంవట్కారం సం త్వం త్వమగ్నే అగ్నే సూర్యస్య సూర్యస్య వర్చసా వర్చసాగథాః అగథా ఇతి ఇత్యాహ ఆహైతత్ ఏతత్వం త్వమసి అసీదం ఇదమహం అహం భూయాసం భూయాసమితి వావ వావైతత్ ఏతదాహ ఆహత్వం త్వమగ్నే అగ్నే సూర్యవర్చాః సూర్యవర్చాసి సూర్యవర్చా ఇది సూర్యవర్చాః అసీతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తయితి శాస్తే సంపశ్యామి పశ్యామి ప్రజాః ప్రజా అహం ప్రజా ఇది ప్రజాః అహమితి ఇత్యాహ ఆహయావంతః యావంత ఏవ ఏవ గ్రామ్యాః గ్రామ్యాః పశవః పశవస్తాన్ తానేవ ఏవావ అవరుంధే రుంధేంభః అంభస్థ స్థాంభః అంభోవః వో భక్షీయ భక్షీయేతి ఇత్యాహ ఆహాంభః అంభో హి హ్యేతాః ఏతామహః మహస్థ స్థమహః మహోవః వో భక్షీయ భక్షీయేతి ఇత్యాహ ఆహమహః మహో హి హ్యేతాః ఏతాః సహః సహస్థ స్థసహః సహోవః వో భక్షీయ భక్షీయేతి ఇత్యాహ ఆహసహః సహో హి హ్యేతాః ఏతా ఊర్జః ఊర్జస్థ స్థోర్జం ఊర్జం వః వో భక్షీయ భక్షీయేతి ఇత్యాహ ఆహోర్జః ఊర్జో హి హ్యేతాః ఏతా రేవతీః రేవతీరమధ్వం రమధ్వమితి ఇత్యాహ ఆహ పశవః పశవో వై వై రేవతీః రేవతీః పశూన్ పశూనేవ ఏవాత్మన్ ఆత్మన్ రమయతే రమయత ఇహ ఇహైవ ఏవస్త ఏతః ఇతో మా మాప అపగాత గాతేతి ఇత్యాహ ఆహ ధ్రువాః ధ్రువా ఏవ ఏవైనాః ఏనా అనపగాః అనపగాః కురుతే అనపగా ఇత్యనపగాః కురుత ఇష్టకచిత్ ఇష్టకచిద్వై ఇష్టకచిదితిష్టకచిత్ వా అన్యః అన్యోగ్నిః అగ్నిః పశుచిత్ పశుచిదన్యః పశుచిదితి పశుచిత్ అన్యః సగుంహితా సగుంహితాసి సగుంహితేతి సంహితా అసి విశ్వరూపీః విశ్వరూపీరిది విశ్వరూపీరిది విశ్వరూపీః ఇది వత్సం వత్సమభి అభిమృషతి మృషత్యుప ఉపైవ ఏవైనం ఏనం ధత్తే ధత్తే పశుచితం పశుచితమేనం పశుచితమితి పశుచితం ఏనం కురుతే కురుతే ప్రవై వా ఏషః ఏషోస్మాద్ అస్మాల్లోకాద్ లోకాచ్యవతే శ్యవతే యః యాహవనీయం ఆహవనీయముపతిష్ఠతే ఆహవనీయమిత్యాహవనీయం ఉపతిష్ఠతే గార్హవత్యం ఉపతిష్ఠత ఇత్యుపతిష్ఠతే గార్హవత్యముప గార్హవత్యమిది గార్హవత్యం ఉపతిష్ఠతే తిష్టతేస్మిన్ అస్మిన్నేవ ఏవ లోకే లోకే ప్రతి ప్రతిష్టతి తిష్టత్యథో అథో గార్హవత్యాయ అథో ఇత్యథో గార్హవత్యాయైవ గార్హవత్యాయేది గార్హవత్యాయ ఏవని నిన్హుతే నుదే గాయత్రీభిః గాయత్రీభిరుప ఉపతిష్టతే తిష్టతే తేజః తేజో వై వై గాయత్రీ గాయత్రీ తేజః తేజ ఏవ ఏవాస్మన్ ఆత్మన్ ధత్తే ధత్తేథో అథోయత్ అథో ఇత్యథో యదేతం ఏతం వృషం వృషమన్వాహ అన్వాహ సంతత్యై అన్వాహేత్యనో ఆహ సంతత్యైగార్హవత్యం సంతత్యా ఇది సంతత్యై గార్హవత్యం వై గార్హవత్యమిది గార్హవత్యం వా అను అనుద్విపాదః వివాదో వీరాః వివాద ఇది ద్విపాదః వీరాః ప్రజాయంతే గాయంతే యః యేవం ఏవం విద్వాన్ విద్వాన్ విపదాభిః విపదాభిర్గార్హవత్యం విపదాభిరిది ద్విపదాభిః ఆర్హవత్యముపతిష్టతే గార్హవత్యమిది గార్హవత్యం ఉపతిష్టత ఉపతిష్టత ఇత్యుపతిష్టతే ఆస్య అస్య వీరః వీరో జాయతే జాయత ఊర్జా ఊర్జావః పశ్యామి పశ్యామ్యూర్జా ఊర్జామా మా పశ్యత పశ్యతేతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే తత్ తత్సవితుః సవితుర్వరేణ్యం వరేణ్యమితి ఇత్యాహ ఆహ ప్రసూత్యై ప్రసూత్యై సోమానం ప్రసూత్యాయి ప్రసూత్యై సోమానగ్రస్వరణం స్వరణమితి ఇత్యాహ ఆహ సోమపీఠం సోమపీఠమేవ సోమపీఠమిది సోమపీఠం ఏవావ అవరుంధే రుంధే కృణుహి కృణుహి బ్రహ్మణః బ్రహ్మణస్పతే తత ఇది ఇత్యాహ ఆహ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం ఏవావ అవరుంధే రుంధే కదా కదాచన చనస్తరీః శరీరసి అసీతి ఇత్యాహ ఆహన నస్తరీం స్తరీగుం రాత్రిం రాత్రిం వసతి వసతి యః ఏవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిముపతిష్టతే ఉపతిష్టతే పరి ఉపతిష్టత ఇత్యుపతిష్టతే పరి త్వా త్వాగ్నేః అగ్నే పురం పురం వయం వయమిది ఇత్యాహ ఆహ పరిధిం పరిధిమేవ పరిధిమిది పరిధిం ఏవైతం ఏతం పరి పరిదధాతి దధాత్యస్కందాయ అస్కందాయాగ్నే అగ్నే గ్రహపతే గ్రహపత ఇది గ్రహపత ఇది గ్రహపతే ఇత్యాహ ఆహ యథా యజుః యథా యజురేవ యథా యజురితి యథా యజుః ఏవైతత్ ఏతచ్చతం శతకం హిమాః హిమా ఇది ఇత్యాహ ఆహ శతం శతం ద్వా త్వా హేమంతాన్ హేమంతానింధిషీయ ఇంధిషీయేతి ఇది వావ వావైతత్ ఏతదాహ ఆహ పుత్రస్య పుత్రస్య నామ నామ గృహ్ణాతి గృహ్ణాత్యన్నాదం అన్నాదమేవ అన్నాదమిత్యన్నాదం ఏవైనం ఏనం కరోతి కరోతి తాం తామాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసే తంతవే తంతవే జ్యోతిష్మతీం జ్యోతిష్మతీమితి ఇది బ్రూయాద్ బ్రూయాద్యస్య యస్య పుత్రః పుత్రో జాతః అజాతః స్యాత్ స్యాత్ తేజస్వీ తేజస్వేవ ఏవాస్య అస్య బ్రహ్మవర్చసి బ్రహ్మవర్చసి పుత్రః బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసి పుత్రో జాయతే జాయతే తాం తామాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాసే శాసేముష్మై అముష్మై జ్యోతిష్మతీం జ్యోతిష్మతీమితి ఇది బ్రూయాద్ బ్రూయాద్యస్య యస్య పుత్రః పుత్రో జాతః జాతః స్యాత్ స్యాత్ తేజః తేజ ఏవ ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం దధాతీతి దధాతి అగ్నిహోత్రం జుహోతి అగ్నిహోత్రమిత్యగ్నిహోత్రం జుహోతి యత్ యదేవ ఏవ కిం కించ యజమానస్య యజమానస్య స్వం స్వంతస్య తస్యైవ ఏవ తత్ తద్రేతః రేతస్సించతి సించతి ప్రజననే ప్రజననే ప్రజననం ప్రజననమితి ప్రాజననే ప్రజననగుం హి ప్రజననమితి ప్రాజననం హి వై వా అగ్నిః అగ్నిరథ అథౌషధీః ఔషధీరంతగతాః అంతగతా దహతి అంతగతా ఇత్యంతగతాః దహతి తాః తాస్తతః తతో భూయసీః భూయసీః ప్రజాయంతే జాయంతే యత్ యత్సాయం సాయం జుహోతి జుహోతిరేతః రేత ఏవ ఏవ తత్ తత్సించతి సించతి ప్రైవ ఏవ ప్రాతస్తనేన ప్రాతస్తనేన జనయతి ప్రాతస్తనేనేతి ప్రాతస్తనేన జనయతి తత్ తద్రేతః రేతః సిక్తం సిక్తం న త్వష్ట్వా త్వష్ట్వావికృతం అవికృతం ప్ర అవికృతమిత్యవీకృతం ప్రజాయతే జాయతే యావచ్ఛః యావచ్ఛో వై యావచ్ఛైతి యావత్ సః వై రేతసః రేతసః సిక్తస్య సిక్తస్య త్వష్టా త్వష్టారూపాణి రూపాణి వికరోతి వికరోతి తావచ్ఛః వికరోతీతి వికరోతి తావచ్ఛో వై తావచ్ఛైతి తావత్ సః వై తత్ తత్ర ప్రజాయతే జాయత ఏషః ఏష వై వై దైవ్యః దైవ్యస్త్వష్టా త్వష్టాయః యో యజతే యజతే బహ్వీభిః బహ్వీభిరుప ఉపతిష్టతే తిష్టతే రేతసః రేతస ఏవ ఏవ సిక్తస్య సిక్తస్య బహుశః బహుశో రూపాణి బహుశ ఇతి బహుశః రూపాణి వికరోతి కరోతి సః స ప్ర ప్రైవ ఏవ జాయతే జాయతే శ్వశ్వః శ్వశ్వో భూయాన్ శ్వశ్వ ఇతి శ్వః శ్వః భూయాన్ భవతి భవతి యః ఏవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిముపతిష్టతే ఉపతిష్టదేహః ఉపతిష్టత ఇత్యుపతిష్టతే అహర్దేవానాం దేవానామాసీత్ ఆసీద్రాత్రిః రాత్రిరసురాణాం అసురాణాం తే తేసురాః అసురాయత్ యద్దేవానాం దేవానాం విత్తం విత్తం వేద్యం వేద్యమాసీత్ ఆసీత్తేన తేన సహ సహ రాత్రిం రాత్రిం ప్రావిశన్ అవిశంతే తే దేవాః దేవాహీనాః హీనా అమన్యంత అమన్యంత తే పశ్యన్ అవశ్యన్నాగ్నేయీ ఆగ్నేయీ రాత్రిః రాత్రిరాగ్నేయాః ఆగ్నేయాః పశవః పశవ ఇమం ఇమమేవ ఏవాగ్నిం అగ్నిగ్రస్తవామ స్తవామ సః సనః నస్తుతః స్తుతః పశూన్ పశూన్ పునః పునర్దాస్యతి దాస్యతీతి ఇది తే ఏగ్నిం అగ్నిమస్తువన్ అస్తువన్ సహ సేభ్యః ఏభ్య స్తుతః స్తుతో రాత్ర్యాః రాత్ర్యా అధి అభ్యః అహరభి అభి పశూన్ పశూన్నిః నిరార్జత్ ఆర్జత్తే తే దేవాః దేవాః పశూన్ పశూన్ విత్వా విత్వా కామాన్ కామాగుం అకుర్వత అకుర్వతయః య ఏవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిముపతిష్టతే ఉపతిష్టతే పశుమాన్ ఉపతిష్టత ఇత్యుపతిష్టతే పశుమాన్ భవతి పశుమానిది పశుమాన్ భవత్యాదిత్యః ఆదిత్యో వై వా అస్మాద్ అస్మాల్లోకాద్ లోకాదమున్ అమున్లోకం లోకమైత్ ఐత్సః సోమం అమున్లోకం లోకం గత్వా గత్వా పునః పునరిమం ఇమం లోకం లోకమభి అభ్యధ్యాయత్ అధ్యాయత్సః స ఇమం ఇమం లోకం లోకమాగత్య ఆగత్య మృత్యోః ఆగత్యేత్యాగత్య మృత్యోరబిభేద్ అబిభేన్మృత్యుసంయుతః మృత్యుసంయుత ఇవ మృత్యుసంయుత ఇది మృత్యో సంయుతః ఇవ హి హ్యయం అయం లోకః లోకః సః సోమన్యత అమన్యతేమం ఇమమేవ ఏవాగ్నిం అగ్నిగ్రస్తవాని స్తవాని సహ సమా మాస్తుతః స్తుతః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం గమయిష్యతి గమయిష్యతీతి ఇది సహ సోగ్నిం అగ్నిమస్తౌద్ అస్తౌత్ సహ సరేనం ఏనగ్రస్తుతః స్తుతః సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమగమయత్ అగమయ్యః యదేవం ఏవం విద్వాన్ విద్వానగ్నిం అగ్నిముపతిష్టతే ఉపతిష్టతే సువర్గం ఉపతిష్టత ఇత్యుపాతిష్టతే సువర్గమేవ సువర్గమితి సువహాగం ఏవ లోకం లోకమేతి ఏతి సర్వం సర్వమాయుః ఆయురేతి ఏత్యభి అభివై వా ఏషః ఏషోగ్ని అగ్ని ఆ అగ్ని ఇత్యగ్ని ఆరోహతి రోహతి యః యేనౌ ఏనాముపతిష్టతే ఉపతిష్టతే యథా ఉపతిష్టత ఇత్యుపాతిష్టతే యథా ఖలు ఖలు వై వై శ్రేయాన్ శ్రేయానభ్యారూఢః అభ్యారూఢః కామయతే అభ్యారూఢ ఇత్యభి ఆరూఢః కామయతే తథా తథా కరోతి కరోతి నక్తం నక్తముప ఉపతిష్టతే తిష్టతేన న ప్రాతః ప్రాతస్యం సగుం హి నక్తం నక్తం వ్రతాని వ్రతాని సృజ్యంతే సృజ్యంతే సహ సహశ్రేయాన్ శ్రేయాగిశ్చ చ పాపీయాన్ పాపీయాగిశ్చ చాసాతే ఆసాథే జ్యోతిః ఆసాథే ఇత్యాసాథే జ్యోతిర్వై వా అగ్నిః అగ్నిస్తమః తమో రాత్రిః రాత్రిర్యత్ యన్నక్తం నక్తముపతిష్టతే ఉపతిష్టతే జ్యోతిష ఉపతిష్టత ఇత్యుపాతిష్టతే జ్యోతిషైవ ఏవ తమః తమస్తరతి తరత్యుపస్థేయః ఉపస్థేయోగ్ని ఉపస్థేయ ఇత్యుపాస్థేయ అగ్నిపస్థేయా ఉపస్థేయా ఉపస్థేయా ఇత్యుపస్థేయాహు ఆహుర్మనుష్యాయ మనుష్యాయేత్ ఇన్నో న్వై వయ్యః యోహరః అహరహరాహృత్య అహరహరిత్యహ అహ ఆహృత్యాథ ఆహృత్యేత్యాహృత్య అథైనం ఏనం యాచతి యాచతి సః స ఇద్ ఇన్నో న్వై వైతం తముప ఉపా ఆర్చతి పృచ్చత్యథ అర్థకః కో దేవాన్ దేవానహరః అహరహర్యాజిష్యతి అహరహరిత్యహః అహః యాజిష్యతీతి ఇది తస్మాత్ తస్మాన్న నోపస్థేయః ఉపస్థేయోథో ఉపస్థేయ ఇత్యుపాస్థేయః అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహుః ఆహురాశిషే ఆశిషే వై ఆశిష ఇత్యాశిషే వైకం కంయజమానః యజమానో యజతే యజత ఇతి ఇత్యేషా ఏషా ఖలు ఖలు వై వా ఆహితాగ్నేః ఆహితాగ్నేరాశీః ఆహితాగ్నేరిత్యాహితాగ్నేః ఆశీర్యత్ ఆశీరిత్యాశీః యదగ్నిం అగ్నిముపతిష్టతే ఉపతిష్టతే తస్మాత్ ఉపతిష్టత ఇత్యుపాతిష్టతే తస్మాదుపస్థేయః ఉపస్థేయః ప్రజాపతిః ఉపస్థేయ ఇత్యుపాస్థేయః ప్రజాపతిః పశూన్ ప్రజాపతిరితి ప్రజాపతిః పశూనసృజత అసృజత తే సృష్టాః సృష్టా అహోరాత్రే అహోరాత్రే ప్ర అహోరాత్రే ఇత్యహ రాత్రే ప్రావిశన్ అవిశంతాన్ తాన్ ఛందోభిః ఛందోభిరను ఛందోభిరితి ఛందాభిః అన్వరిందత్ అవిందద్యత్ యచ్ఛందోభిః ఛందోభిరుపతిష్టతే ఛందోభిరితి ఛందాభిః ఉపతిష్టతే స్వం ఉపతిష్టత ఇత్యుపాతిష్టతే స్వమేవ ఏవ తత్ తదను అన్విచ్ఛతి ఇచ్ఛతి న తత్ర తత్ర జామి జామ్యస్తి అస్తీతి ఇత్యాహుః ఆహుర్యః యోహరః అహరహరుపతిష్టతే అహరహరిత్యహ అహః ఉపతిష్టత ఇతి ఉపతిష్టత ఇత్యుపాతిష్టతే ఇతి యః యో వై వా అగ్నిం అగ్నిం ప్రత్యం ప్రత్యంగుపతిష్టతే ఉపతిష్టతే ప్రతి ఉపతిష్టత ఇత్యుపాతిష్టతే ప్రత్యేనం ఏనమోషతి ఓషతియః పరాంగ్ పరాంగ్ విశ్వం విశ్వం ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రాజయా పశుభిరేతి పశుభిరితి పశుభిః ఏతి కవాతర్యం కవాతర్యమివ కవాతిర్యంగితి కవాతిర్యంగ ఇవోప ఉపతిష్టేత తిష్టేతన నైనం ఏనం ప్రత్యోషతి ప్రత్యోషతిన ప్రత్యోషతీతి ప్రతి ఓషతి అవిశ్వం విశ్వం ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రాజయా పశుభిరేతి పశుభిరితి పశుభిః ఏతీత్యేతి మమ నామ నామ ప్రథమం ప్రథమం జాతవేద జాతవేదః పిత జాతవేద ఇది జాతవేద పిత మాత మాత దధతుః దధతుర్యత్ యదగ్రే అగ్రైత్యగ్రే తత్వం త్వం బిభృహ్ బిభృహి పునః పునరా ఆమత్ మదైతోః ఐతోస్తవ ఐతోరిత్యా ఏతోః తవాహం అహం నామ నామ విభరాణి విభరాణ్యగ్నే అగ్నైత్యగ్నే మమ నామ నామ తవ తవ చాతవేద జాతవేదో వాససీ జాతవేద ఇది జాతవేద వాససీ ఇవ వాససీ ఇది వాససీ ఇవ వివసానౌ వివసానౌ యే వివసానావితి వివసానౌ యే చరావః యే ఇతి యే చరావ ఇది చరావః ఆయుషే త్వం త్వం జీవసే జీవసే వయం వయం యథాయథం యథాయథం వి యథాయథమితి యథాయథం పరి పరి దధావహై దధావహై పునః పునస్తే తే ఇదే నమోగ్నయే అగ్నయే ప్రతివిద్ధాయ అప్రతివిద్ధాయ నమః అప్రతివిద్ధాయే త్రిప్రతివిద్ధాయ నమోనాధృష్టాయ అనాధృష్టాయ నమః అనాధృష్టాయేత్యనాధృష్టాయ నమః సమ్రాజే సమ్రాజ ఇతి సమ్రాజే అషాఢో అగ్నిః అగ్నిర్బృహద్వయాః బృహద్వయా విశ్వజిత్ బృహద్వయా ఇతి బృహద్వయాః విశ్వజిత్ సహంత్యః విశ్వజితి విశ్వజిత్ సహంత్య శ్రేష్ఠః శ్రేష్ఠో గంధర్వః గంధర్వ ఇతి గంధర్వః త్వత్పితారో అగ్నే త్వత్పితార ఇతి త్వత్పితారః అగ్నే దేవాః దేవాస్త్వామాహుతయః త్వామాహుతయస్త్వద్వివాచనాః త్వామాహుతయ ఇతి త్వాం ఆహుతయః త్వద్వివాచనా ఇతి త్వద్వివాచనాః సం మాం మామాయుషా ఆయుషా సం సంగౌపత్యేన గౌపత్యేన సుహితే సుహితే మా సుహిత ఇతి సోహితే మా ధాః ధా ఇతి ధాః అయమగ్నిః అగ్నిశ్రేష్ఠతమః శ్రేష్ఠతమోయం శ్రేష్ఠతమ ఇది శ్రేష్ఠతమః అయం భగవత్తమః భగవత్తమోయం భగవత్తమ ఇది భగవత్తమః అయం సహస్రసాతమః సహస్రసాతమ ఇది సహస్రసాతమః అస్మాస్తు అస్తు సువీర్యం సువీర్యమితి సువీర్యం మనోజ్యోతిః జ్యోతిర్జుషతాం జుషతామాజ్యం ఆజ్యం విచ్ఛిన్నం విచ్ఛిన్నం యజ్ఞం విచ్ఛిన్నమిది విచ్ఛిన్నం యజ్ఞపుంసం సమిమం ఇమం దధాతు దధాంతితి దధాతు యా ఇష్టాః ఇష్టా ఉషసః ఉషసో నిమృచః నిమృచశ్చ నిమృచ ఇది నిమృచః చతాః తాస్సం సందధామి దధామి హవిషాః హవిషా ఘృతేన ఘృతేనేతి ఘృతేన పయస్వతీరోషధయః ఓషధయః పయస్వత్ పయస్వద్వీరుధాం వీరుధాం పయః పయ ఇది పయః అపాం పయసః పయసోయత్ యక్పయః పయస్తేన తేన మాం మామింద్ర ఇంద్రసం సగుం సృజ సృజేతి సృజ అగ్నే వ్రతపతే వ్రతపతే వ్రతం వ్రతపత ఇది వ్రతపతే వ్రతం చరిష్యామి చరిష్యామి తత్ తచ్చకేయం శకేయం తత్ తన్మే మే రాధ్యతాం రాధ్యతామిది రాధ్యతాం అగ్నిగుం హోతారం హోతారమిహ ఇహ తమ్ తగుం భువే భువే దేవాన్ దేవాన్ యజ్ఞయాన్ యజ్ఞయానిహ ఇహయాన్ యాన్ హవామహే హవామహ ఇది హవామహే ఆయంతు ఎంతు దేవాః దేవాః సుమనస్యమానాః సుమనస్యమానా వియంతు సుమనస్యమానా ఇది సోమనస్యమానాః వియంతు దేవాః దేవాహవిషః హవిషో మే మే అస్య అస్యేత్యస్య అస్వాః త్వాయునక్తి యునక్తి సహ సత్వాః త్వాయునక్తు యునక్తు యాని యాని ఘర్మే ఘర్మే కపాలాని కపాలాణ్యుపచిన్వంతి ఉపచిన్వంతి వేధసః ఉపచిన్వంతీత్యుపచిన్వంతి వేధస ఇది వేధసః పూష్ణస్థాని తాన్యపి అపివ్రతే వ్రత ఇంద్రవాయూ ఇంద్రవాయూమి ఇంద్రవాయూ ఇది ఇంద్రవాయూ విముంచతాం ముంచతామిది ముంచతాం అభిన్నో ధర్మ ధర్మో జీరదాను జీరదానుర్యత జీరదానురితి జీరదాను యత ఆప్త ఆత్తస్తత్ తదగన్ అగన్ పునః పునరిది పునః విద్మో వేదిః వేదిః పరిధయః పరిధయశ్చ పరిధయ ఇది పరిధయః సర్వే సర్వే యజ్ఞస్య యజ్ఞస్యాయుః ఆయురణు అను సంచరంతి చరంతీతి చరంతే త్రయస్త్రిగుంషత్తంతవః త్రయస్త్రిగుంషదిది త్రయః త్రిగుంషత్ తంతవో యే విదత్నిరే విదత్నిరే యే విదత్నిర ఇది విదత్నిరే య ఇమం ఇమం యజ్ఞం యజ్ఞస్వధయా స్వధయా దదంతే స్వధయేది స్వధయా దదంతే తేషాం తేషాం ఛిన్నం ఛిన్నం ప్రతి ప్రత్యేతత్ ఏతద్దధామి దధామి స్వాహా స్వాహా ఘర్మ ఘర్మో దేవాన్ దేవాగుమ్ అపి అప్యేతో ఏత్యేతో వైశ్వానరో నః నభూత్యా భూత్యాప్ర ఆప్ర ప్రయాతో రాతు పరావతః పరావత ఇది పరావతః అగ్నిరుక్థేన రుక్థేన వాహస వాహసేది వాహస వృతావానం వైశ్వానరం వృతావానమిత్యుతావానం వైశ్వానరమృతస్య ఋతస్య జ్యోతిషః జ్యోతిషస్పతిం పతిమిది పతిం అజస్రం ఘర్మం ఘర్మమీమహే ఈమహ ఇతీమహే వైశ్వానరస్య నగుంసనాభ్యో బృహద్ బృహదరిణాద్ అరిణాదేకః ఏక స్వపస్యయా స్వపస్యయాదిషు స్వపస్యేతిషు అపస్యయా కవిరితి కవి ఉభావితరా ఇతరా మహయన్ మహయన్నజాయత అజాయతాగ్ని అగ్నిర్ద్యావా పృథివీ ద్యావా పృథివీ భూరిరేతసా ద్యావా పృథివీ దివ్యావా పృథివీ భూరిరేతసేది భూరిరేతసా పృష్టో దివి దివి పృష్ట పృష్టో అగ్ని అగ్ని పృథివ్యాం పృథివ్యాం పృష్ట పృష్టో విశ్వాహ విశ్వా ఓషధీ ఓషధీరా ఆవివేశ వివేశేతి వివేశ వైశ్వానర సహసా సహసా పృష్ట పృష్టో అగ్ని అగ్ని సహ సన నో దివా దివాస స రిష రిష పాతు పాతు నక్తం నక్తమితి నక్తం జాతోయత్నే అగ్నే భువన భువనావ్యక్ష వ్యక్ష పశుం వ్యక్ష ఇది వి అక్ష పశున్న గోపా గోపాయ గోపా ఇది గోపా ఇల్య పరిజ్మా పరిజ్నేది పరిజ్మా వైశ్వానర బ్రహ్మణే బ్రహ్మణే వింద విందాతుం గాతుం యూయం యూయం పాద పాదస్వస్తిభిః స్వస్తిభిః సదా స్వస్తిభిరితి స్వస్తిభిః సదా నః న ఇతి నః త్వమగ్నే అగ్నే శోచిషా శోచిషా శోషుచానః శోషుచానః ఆరోదసీ రోదసీ అవృణాః రోదసీ ఇతి రోదసీ అవృణా జాయమానః జాయమాన ఇతి జాయమానః తం దేవాన్ దేవాగుం అభిషస్తేః అభిషస్తేరముంచః అభిషస్తేరిత్యభిషస్తేః అముంచో వైశ్వానర వైశ్వానర జాతవేదః జాతవేదో మహిత్వా జాతవేద ఇది జాతవేదః మహిత్వేతి మహిత్వా అస్మాకమగ్నే అగ్నే మఘవత్సు మఘవత్సు ధారయ మఘవత్సుది మఘవత్సు ధారయానామి అనామి క్షత్రం క్షత్రమజరం అజరగం సువీర్యం సువీర్యమితి సువీర్యం వయం జయేమ జయేమ శతినం శతిరగం సహస్రణం సహస్రణం వైశ్వానర వైశ్వానర వాజం వాజమగ్నే అగ్నే తవ తవోతిభిః ఓతిభిరిత్యోతిభిః వైశ్వానరస్య సుమతౌ సుమతౌ శ్యామ సుమతామితి సుమతౌ శ్యామరాజా రాజా హికం హికం భువనానాం భువనానామభిశ్రీః అభిశ్రీరిత్యభిశ్రీః ఇతో జాతః జాతో విశ్వం విశ్వమిదం ఇదం వి విచష్టే చష్టే వైశ్వానరః వైశ్వానరో యతతే యతతే సూర్యేణ సూర్యేణేతి సూర్యేణ అవతే తే హేణః హేణో వరుణ వరుణనమోభిః నమోభిరవ నమోభిరితి నమః భిః అవయజ్ఞేభిః యజ్ఞేభిరీమహే ఈమహే హవిర్భిః హవిర్భిరితి హవిః భిః క్షయం అస్మభ్యం అస్మభ్యమసుర అస్మభ్యమిత్యస్మాభ్యం అసుర ప్రచేతః ప్రచేతో రాజన్ ప్రచేత ఇది ప్రాచేతః రాజన్నేనాగుంసి ఏనాగుంసి శిశ్రథః శిశ్రథః కృతాని కృతానీతి కృతాని ఉదుత్తమం ఉత్తమం వరుణ ఉత్తమమిత్యుదుత్తమం వరుణపాశం పాశమస్మద్ అస్మదవ అవాధమం అధమం వి విమధ్యమం మధ్యమగ్రశ్రథాయ శ్రథాయేతి శ్రథాయ అథావయం అయమాదిత్య ఆదిత్యం వ్రతే వ్రతే తవ తవానాగసః అనాగసో అదితయే అదితయే శ్యామ శ్యామేతి శ్యామ అధిక్రావణ్ణో అకారిషం అధిక్రావణ్ణ ఇది అధిక్రావణ్ణః అకారిషం విష్ణోః విష్ణోరశ్వస్య అశ్వస్య వాజినః వాజిన ఇది వాజినః సురభినః నో ముఖాః ముఖాకరత్ కరత్ర ప్రణః న ఆయోగుంషి ఆయోగుంషి తారిషత్ తారిషదితి తారిషత్ ఆదధిక్రాః అధిక్రాః శవసా దధిక్రా ఇదధిక్రాః శవసా పంచ పంచకృష్టీః కృష్టీ సూర్యః సూర్య ఇవ ఇవ జ్యోతిషా జ్యోతిషాపః అపస్తతాన తతానేతి తతాన సహస్రసా శతసాః సహస్రసా ఇది సహస్రసాః శతసా వాజీ శతసా ఇది శతసాః వాజ్యర్వా అర్వా ప్రణక్తో ప్రణక్తమధ్వా మధ్వాసం సమిమా ఇమా వచాగుంసి వచాగుంసీతి వచాగుంసి అగ్నిర్మూర్ధా మూర్ధా భువ భువ ఇది భువ మరుతో యత్ యద్ధ హవః వో దివ దివసుం నాయంత సుంనాయంతో హవామహే సుంనాయంత ఇది సుంనాయంత హవామహ ఇది హవామహే ఆతు తూన న ఉప ఉపగంతన గంతనేతి గంతన యావ వశర్మ శర్మ శశమానాయ శశమానాయ సంది సంది త్రిధాతూని త్రిధాతూని దాశుషే త్రిధాతూనీతి త్రిధాతూని దాశుషే యచ్చత యచ్చతాధి అధీత్యధి అస్మభ్యం తాని అస్మభ్యమిత్యస్మాభ్యం తాని మరుతః మరుతో వి వియంత యంతరయిం రయిన్నః నోధత్త ధత్తవృషణః వృషణః సువీరం సువీరమితి సువీరం అదికర్ణః న ఉరుష్యతు ఉరుష్యత్వదితిః అదితిః శర్మ శర్మ యచ్చతు యచ్చత్వది యచ్చతు అదితిః పాతు పాత్వగుంహసః అగుంహస ఇత్యగుంహసః మహీమో పూషో సుమాతరం మాతరకం సువ్రతానా సువ్రతానామృతస్య సువ్రతానామితి సువ్రతానా ఋతస్య పత్నీ పత్నీమవసే అవసే హువేమ హువేమేతి హువేమ తువిక్షత్రామజరంతీ తువిక్షత్రామితి తువిక్షత్రాం అజరంతీమురుచీం రుచీగుం సుశర్మాణం సుశర్మాణమదితిం సుశర్మాణమితి సుశర్మాణం అదితిగుం సుప్రణీతిం సుప్రణీతిమితి సుప్రణీతిం సుత్రామాణం పృథివీం సుత్రామాణమితి సుత్రామాణం పృథివీం గ్యామనేహసం అనేహసగుం సుశర్మాణం సుశర్మాణమదితిం సుశర్మాణమితి సుశర్మాణం అదితిగుం సుప్రణీతిం సుప్రణీతిమితి సుప్రణీతిం దైవీం నావం నావగ్స్వరిత్రా స్వరిత్రామనాగసం స్వరిత్రామితి సు అరిత్రా అనాగసమస్రవంతీం అస్రవంతీమా ఆరుహేమ రుహేమా స్వస్తయే స్వస్తయ ఇది స్వస్తయే ఇమాగుంసు సునావం నావమా ఆరుహం అరుహగుం శతారిత్రా శతారిత్రాగుం శతస్భ్యా శతారిత్రామితి శత అరిత్రా శతస్భ్యామితి శతస్భ్యా అచ్ఛిద్రాం పారయిష్ణుం పారయిష్ణుమితి పారయిష్ణుం ప్రథమకాండే పంచమః ప్రశ్నః సమాప్తః.